లెజర్ పుస్తకం 15వ భాగం. ఇక మరికొన్ని విషయాలైతే మరీ సుదూరమైన భవిష్యత్తుకు చెందినవి. హైడ్రోజన్ పరమాణువులని సంయోజించి హీలియం పరమాణువుగా మార్చి శక్తి పుట్టించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నేడు మనం వాడే మామూలు అణు రియాక్టర్ల కన్నా ఇవి మరింత హెచ్చు శక్తిని ఉత్పన్నం చేస్తాయి. అంతేకాక ఈ సంయోగ రియాక్టర్ల నుండి ఉత్పన్నమయ్యే రేడియోధార్మికత కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కనుక వాటి వలన ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం కూడా తక్కువే. అంతేకాక కేంద్రక విచ్ఛిత్తిలో వాడే పరమాణువులలా కాక కేంద్రక సంయోగంలో వాడే పరమాణువులు సర్వసామాన్యంగా దొరికేవి. కనుక కేంద్రక సంయోగంలో వాడే ఇంధనం కోట్ల సంవత్సరాలు వస్తుంది. కానీ ఇక్కడ తిరకాసు ఏమిటంటే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద మాత్రమే హైడ్రోజన్లో కేంద్రక సంయోగం జరుగుతుంది. అంతేకాక హైడ్రోజన్ పరమాణువులని ఆ ఉష్ణోగ్రత వద్ద ఒక చోట స్థిరంగా తగినంత సమయం నిలపగలగాలి. 40 ఏళ్లుగా శాస్త్రవేత్తలు ఈ ప్రయత్నం మీదే ఉన్నారు. ఇంకా వారిని విజయం వరించలేదు. సంయోగాన్ని సాధించడానికి ఒక పద్ధతి ఘనస్థితిలో ఉన్న హైడ్రోజన్తో మొదలుపెట్టడం. గడ్డకట్టుకున్న హైడ్రోజన్ కణిక మీద 4 దిశల నుండి లేజర్ పుంజాలతో దాడి చేయాలి. దానితో దాని ఉష్ణోగ్రత 1000000 డిగ్రీలకు చేరుతుంది. మామూలుగా అయితే వేడెక్కిన హైడ్రోజన్ వాయువుగా మారి వ్యాపించి తప్పించుకుపోతుంది. కానీ లేజర్లు లిప్త కాలంలో అంత ఎక్కువ ఉష్ణోగ్రత వద్దకి దానిని వేడెక్కిస్తాయి. తప్పించుకుపోవడానికి వ్యవధి లేకుండా అది కేంద్రక సంయోగం చెందుతుంది. కానీ ఇది కూడా ఇంతవరకు సాధించబడలేదు. మనకి ఇంకా శక్తివంతమైన లేజర్లు కావాలి. ఈ సమస్య మీద శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. అలాగే లేజర్లను ఉపయోగించి అణుబాంబుల్ని మోసుకుపోయే క్షిపణులని భేదించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ ఫలితం సాధించటం అంత సులభం కాదు. ఎందుకంటే క్షిపణులు ఆకాశంలో అత్యధిక వేగంతో ప్రయాణిస్తాయి. లేజర్లని ఖచ్చితంగా వేగంగా నియంత్రించి క్షిపణులను భేదించాలంటే కంప్యూటర్ల ప్రమేయం తప్పదు. ప్రస్తుతం మన చుట్టూ లేజర్లు ఎన్ని రకాలుగా ఉపయోగింపబడుతున్నాయో ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ కేవలం 30 ఏళ్ల క్రితం లేజర్ల మాట ఎవరూ వినను కూడా లేదు. ఇంతటితో లేజర్ అనే ఈ పుస్తకం సమాప్తం.